45 పదార్థము అనుభవము స్మృతి. ఇక్కడ వాల్మీకి మహర్షి వ్రాసిన ఒక చిన్న శ్లోకానికి వ్యాఖ్యాత పెద్ద అర్థం చెప్పాడు. దాన్ని కూడా ప్రశ్న సమాధానాలుగానే చెప్పుకుందాం. రాముడు, మహర్షి, ఎవడైనా సరే మనస్సులో ఏమి ఆలోచిస్తాడో మాటల్లో అదే చెబుతాడు, అదే చేతల్లో చేస్తాడు. మనస్సులో ఉండటం అంటే స్మృతి, చేతల్లో ఉండటం అంటే క్రియ. కనుక స్మృతిక్రియ ఇవి ఒకే రకంగా ఉంటాయి అనేది లోకానుభవం. వేదం కూడా యద్ధి మనసాధ్యాయతి తద్వాచ వదతి తత్కర్మణ కరోతి అంటూ పై విషయాన్ని బలపరుస్తోంది. స్మృతి అనుభవం వల్ల కలుగుతుంది, అనుభవం పదార్థాల వల్ల కలుగుతుంది. కనుక పదార్థం సత్యమైతే దానివల్ల కలిగే అనుభవము, ఆ అనుభవం వల్ల కలిగే స్మృతి సత్యమవుతాయి. పదార్థం అసత్యమైతే ఆయసర్ 56 అనుభవము స్మృతి కూడా అసత్యమవుతాయి. దీన్ని వెనక్కి తిప్పితే స్మృతి సత్యమైతే అనుభవం సత్యం, పదార్థం సత్యం, స్మృతి అసత్యమైతే అనుభవము పదార్థము రెండూ అసత్యం. ఇంతవరకు ఒప్పుకున్నారు కదా? మాబోటి సామాన్య జీవులు అజ్ఞానులు, వీళ్ల స్మృతులు అసత్యాలు. కనుక వీళ్ల అనుభవాలు, వీళ్ల పదార్థాలు, వాటితో ఏర్పడే ప్రపంచము అసత్యమే కావచ్చు. అంటే ఈ వ్యక్తులు సృష్టిచేసి స్వప్న ప్రపంచాలన్నీ అసత్యాలే కావచ్చు. కాని హిరణ్యగర్భుడున్నాడే, ఆయన సత్యసంకల్పుడు, సర్వజ్ఞుడు. అలాగని వేదమే చెబుతోంది. కనుక ఆయన స్మృతి సత్యం, ఆయన అనుభవం సత్యం, ఆయన సృష్టిచేసిన ప్రపంచము సత్యమే. ఇక ప్రపంచం మిథ్య అని మీరెలా అనగలరు? అది మిథ్య కానప్పుడు తత్వజ్ఞానంతో మోక్షం వస్తుందని ఎలా చెప్పగలరు? గురుదేవా, మరొక విషయం కూడా చెబుతాను. ప్రతివాడు తను మరణించగానే ఈ ప్రపంచాన్ని స్మరించి అనుభవిస్తున్నాడు. అందువల్లే పైలోకాలకి, కింది లోకాలకి ప్రయాణాలు చేస్తున్నాడు. అలాగే హిరణ్యగర్భుడు కూడా మహాప్రళయానంతరం ఈ ప్రపంచాన్ని స్మృతిరూపంగా అనుభవిస్తున్నాడు. దీన్ని బట్టి ఆ హిరణ్యగర్భుడి స్మృతిలో పూర్వకల్పానికి సంబంధించిన పదార్థాలన్నీ ఉన్నాయి. అవన్నీ సత్యాలే. ఆ స్మృతి వల్లే ఇప్పుడు ఈ సృష్టి చేస్తున్నాడు. కనుక ఆ కల్పంలోని సత్య పదార్థాలే ఈ కల్పంలోని పదార్థాలకు కారణాలు. కనుక ఈ కల్పంలోని పదార్థాలకు కారణం లేదని గాని, అవి అసత్యాలని గాని చెప్పటం చెల్లదు. నాకిలా తోస్తోంది, గురుదేవా నా సందేహం తీర్చండి. వశిష్ఠుడు, రామ, ముందు హిరణ్యగర్భుడి నుంచి వద్దాం. నువ్వు హిరణ్యగర్భుడికి పూర్వసృష్టికి సంబంధించిన స్మృతి ఉందనుకొని పై వాదనంతా చేశావు. కాని అది సత్యం కాదు. వెనుకటి కల్పంలోని ప్రజాపతి ఆ కల్పం చివరిలో ముక్తి పొందాడు. ఇక ఆయన లేడు, ఆయన స్మృతి లేదు. కొత్తగా ఒక పుణ్యాత్ముడు ఇప్పుడు ఈ పదవిలోకి వచ్చాడు. పాతవాడి స్మృతి ఈయనకెట్లా వస్తుంది? అయితే ఈయన మానస సృష్టి ఎట్లా చేశాడు అని నీ ప్రశ్న విను. ఈయనకు ఒక స్మృతి కలిగింది, కాని అది ఈయన యొక్క ఉపాసన వల్ల ఈయనకు లభించిన మానసిక జ్ఞానం మాత్రమే. అంతేగాని పూర్వానుభవం వల్ల కలిగిన స్మృతి కాదు. ఆయన చేసిన ఉపాసన ఏమిటంటావా? విను, వ్యష్టి వస్తువే సమష్టి వస్తువని భావించి ధ్యానించాడు. అదే ఆయన ఉపాసన. అది భావనే కాని యథార్థ అనుభవం కాదు. అలాంటి ఉపాసన వల్ల కలిగిన స్మృతి చేత ఆయన తన మొదటి రోజు సృష్టి ప్రారంభించాడు. ఇలా ఈ సృష్టి యథార్థ అనుభవం ద్వారా కలిగినది కాదు. కనుక ఇది కూడా యథార్థం కాదు. ఈ అయథార్థ అనుభవం తాలూకు స్మృతులతో ఆయన తరువాతి సృష్టులు చేశాడు. కనుక అవన్నీ కూడా అసత్యాలే. కనుక ఆయన చేసే సృష్టి ఏదీ సత్యం కావటానికి వీలులేదు. రామ, ఇక వ్యష్టి జీవి విషయంలో నీ ఆలోచన సరిగానే ఉంది. సమష్టి సృష్టికి, వ్యష్టి సృష్టికి భేదమే లేదు. కనుక ఏ ప్రపంచమైనా మనస్సంకల్ప స్వరూపమే. దీనికి నేను నీకు ఒక నిదర్శనం చూపిస్తాను చూడు. నీ అనుభవంలో చూసుకో. మనస్సు ప్రసన్నంగా ఉంటే ప్రపంచం ప్రసన్నంగా ఉంటుంది. మనస్సు మలినంగా ఉంటే ప్రపంచము మలినంగా ఉంటుంది. దీనిని బట్టి మనస్సే లోకమని తెలియటం లేదా? అసలు సూక్ష్మదృష్టితో విచారిస్తే ఈ మనస్సే చిదాకాశం, చిదాకాశమే సాక్షి, నదిలో నీరే సుడిగుండం, సుడిగుండమంటే నీరు కాకుండా వేరే ఏమీ కాదు. అలాగే ద్రష్టే దృశ్యం, మనస్సే సాక్షి. ఆయసర్ 57. సాక్షి ఒక్కడే ఉండగా ఇంత ప్రపంచం కనిపించడమే గారడి. గారడివాడు ఒక్కడే నిలబడి చేతి కర్ర తిప్పేసరికి పెద్ద గంధర్వ నగరం కనిపిస్తోంది. అలాంటి గారడియే ఈ ప్రపంచం. ఒక దృష్టితో చూస్తే ఈ ప్రపంచమంటే నేను, నువ్వు అంతే. నేను కానిదంతా నువ్వే. వీటిలో నేనంటే అర్థమేమిటి? అధిష్ఠానమైన సత్పదార్థమే నేను. ఆరోపితమైన ఈ ప్రపంచమే నువ్వు. నేను, నువ్వు అనే ఈ పదాలను ఉపయోగించేవాడు ఎవడు? నేను అనే మాటకు ఎవడు అసలైన అర్థమో వాడే ఈ రెండు పదాలు వాడుతున్నాడు. నేను యొక్క అసలు స్వరూపం సత్వం మాత్రమే, జీవుడు కాదు. కనుక సత్ కంటే భిన్నమైన ఈ ప్రపంచం మనోమయం అనటంలో సందేహం లేదు. రామ, మన చర్చ చాలా దూరం వచ్చింది. లీలా సరస్వతులు చిన్ని చిల్లిలోంచి మందిరంలోకి ప్రవేశించటం కుదురుతుందా కుదరదా అని మనం చర్చిస్తున్నాం. వాళ్లు మనోమయ శరీరాలు ధరించి ఉన్నారు గనుక అలా జరగవచ్చు అని మనం తేల్చుకున్నాం. అంతేగాక వాళ్లు చిన్మయ శరీరాలతో సంచరిస్తున్నారు కనుక వాళ్ల సంకల్పం ప్రకారం కావాలనుకున్నప్పుడు కనిపిస్తున్నారు, వద్దనుకున్నప్పుడు కనిపించకుండా మాయమైపోతున్నారు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక అసలు కథలోకి ప్రవేశిద్దాం.